కృష్ణయజుర్వేదే క్రమపాఠే షష్ఠకాండే చతుర్థ ప్రశ్న ప్రారంభ. ప్రజాయంతే స్థవిమతో అవద్యతి స్థవిమత స్థవిమతో హి ప్రజా ప్రజా ప్రజాయంతే ప్రజాయితి ప్రజా ప్రజాయంతే సంభిందన్ ప్రజాయంతైతి ప్రజాయంతే అసంభిందన్నవ అసంభిందన్నిత్యసంభిందన్ అవరదిలి ఇది ప్రాణానా ప్రాణానామసంభేదాయ ప్రాణానామితి ప్రాణానా అసంభేదాయ న అసంభేదాయేత్యసంభేదాయ అపర్యావర్తయతి పర్యావర్తయతి పర్యావర్తయతీతి పర్యావర్తయతి ఎపర్యావర్తయేత్ పర్యావర్తయేదావర్త పర్యావర్తయతి పర్యావర్తయేత్ ఉదావర్త ప్రజా ప్రజాగ్రాహుక ప్రజాయి ప్రజా గ్రాహుక సార్ సార్ సముద్రం సముద్రం గచ్చ గచ్చ సాహా సాహేతి ఇత్యాహ ఆహరేత రేతరేవే తద్ధాత్యంతరిక్షం అంతరిక్షం గచ్చ గచ్చ సాహా సాహేతి ఇత్యాహ ఆహాంతరిక్షేణ అంతరిక్షేణైవ ఏవాస్మై అస్మై ప్రజా ప్రజా ప్ర ప్రజా ఇది ప్రజా ప్రజనయతి జనయత్యంతరిక్షం అంతరిక్షం హి జను అను ప్రజా ప్రజా ప్రజాయంతే ప్రజా ఇది ప్రజా ప్రజాయంతే దేవం ప్రజాయంతే ఇది ప్రజాయంతే దేవం సవితారం సవితారం గచ్చ గచ్చ సాహా సాహేతి ఇత్యాహ ఆహ సవితృప్రసూద సవితృప్రసూత ఏవ సవితృప్రసూత ఇది సవితృప్రసూద ఏవాస్మై అస్మై ప్రజా ప్రజా ప్ర ప్రజా ఇది ప్రజా ప్రజనయతి జనయత్యహోరాత్రే అహోరాత్రే గచ్చ అహోరాత్రేహరాత్రే గచ్చ సాహా సాహేతి ఇత్యాహ ఆహాహోరాత్రాభ్యాం అహోరాత్రాభ్యామేవ అహోరాత్రాభ్యామిత్యహరాత్రాభ్యాం ఏవాస్మై అస్మై ప్రజా ప్రజా ప్ర ప్రజా ఇది ప్రజా ప్రజనయతి జనయత్యహోరాత్రే అహోరాత్రే అహోరాత్రేహరాత్రే శను అను ప్రజా ప్రజా ప్రజాయంతే ప్రజా ఇది ప్రజా ప్రజాయంతే మిత్రవరుణ ప్రజాయంత ఇది ప్రజాయంతే మిత్రవరుణ గచ్చ మిత్రవరుణమితి మిత్రవరుణ గచ్చ సాహా సాహేతి ఇత్యాహ ఆహ ప్రజాసు ప్రజాస్వే ప్రజాస్వి ప్రజాసు ఏ ప్రజాతాసు ప్రజాతాసు ప్రాణపానౌ ప్రజాస్వి ప్రజాతాసు ప్రాణపానౌ దాతి ప్రాణపానామితి ప్రాణపానౌ దాతి సోమం సోమం గచ్చ గచ్చ స్వాహా సాహేతి ఇత్యాహ ఆహ సౌమ్యా సౌమ్యా హి దేవతయా దేవతయా ప్రజా ప్రజాయజ్ఞం ప్రజా ఇది ప్రజా యజ్ఞం గచ్చ గచ్చ స్వాహా సాహేతి ఇత్యాహ ఆహ ప్రజా ప్రజా ఏవ ప్రజా ఇది ప్రజా ఏవ యజ్ఞయా యజ్ఞయా కరోతి కరోతి ఛందాగంసి ఛందాగంసి గచ్చ గచ్చ స్వాహా సాహేతి ఇత్యాహ ఆహ పశవ పశవో వై వై ఛందాగంసి ఛందాగంసి పశూన్ పశూనేవ ఏవా అవరుంధే రుంధే ద్యావా పృథివీ ద్యావా పృథివీ గచ్చ ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ గచ్చ స్వాహా సాహేతి ఇత్యాహ ఆహ ప్రజా ప్రజా ఏవ ప్రజా ఇది ప్రజా ఏవ ప్రజాతా ప్రజాతా ద్యావా పృథివీభ్యాం ప్రజాతా ఇది ప్రజాతా ద్యావా పృథివీభ్యాముభయత ద్యావా పృథివీభ్యామిది ద్యావా పృథివీభ్యాం ఉభయతరి పరిగృహ్ణాది గృహ్ణాది రభో దివ్యం దివ్యం గచ్చ గచ్చ స్వాహా సాహేతి ఇత్యాహ ఆహ ప్రజాభ్య ప్రజాభ్య ఏవ ప్రజాభ్యై ప్రజాభ్య ఏ ప్రజాభ్య ప్రజాభ్యో వృష్టిం ప్రజాభ్యై ప్రజాభ్య వృష్టిం నియచ్చతి యచ్చత్యజ్ఞం అజ్ఞం వైశ్వాదరం వైశ్వాదరం గచ్చ గచ్చ స్వాహా సాహేతి ఇత్యాహ ఆహ ప్రజా ప్రజా ఏవ ప్రజా ఇది ప్రజా ప్రతి ప్రతిష్టాపయతి సాపయతి ప్రాణానాం వై ప్రాణానామిది ప్రాణానాం వాష ఏషో అపద్యతి యతియ యో పద్యతి అపద్యతి కుదస్ అపద్యతీవాద్యతి కుదస్ మన మనో మే మేహార్ది హార్దియచ్చ యచ్చేతి ఇద్యాహ ఆహ ప్రాణాన్ ప్రాణామేవ ప్రాణానిది ప్రాణాన్ ఏవస్థానం యథాస్థానముప యథాస్థానమితి యథాస్థానం ఉపహ్వయతే హయతే పశో పశోర్వై వా ఆలబ్ధస్ ఆలబ్ధస్ హృదయం ఆలబ్ధస్ హృదయం శుక్ శుగచ్చతి గచ్చతి సా సా హృదయశూలం హృదయశూలమభి హృదయశూలమితి హృదయశూలం అభితం సమేతి ఏతిపృథివ్యాం పృథివ్యాగం హృదయశూలం హృదయశూలముద్వాసేత్ హృదయశూలమితి హృదయశూలం ఉద్వాసేత్ పృథివీం ఉద్వాసేద్వాసేత్ పృథివీం శిరా శిరార్పయేత్ అర్పయేద్యత్సు అప్స్వప అప్స్విపోసు అపశ్యుకా శుచార్పయేత్ అర్పయేక్షుష్కస్ శుష్కస్ చార్ద్రస్ ఆర్ద్రస్ సంధౌ సంధావత్ సంధావిసంధౌ ఉద్వాసయతి వాసయత్యుభయస్ ఉభయస్ శాంతి శాంతియం విష్యాద్ విష్యాత్తం సంధ్యాయేద్ ధ్యాయేచ్ఛుత శుతైవ ఏవైనం ఏనమర్పయతి అర్పయతీర్పయతి దేవా వై వై యజ్ఞం యజ్ఞమాగ్నీంధ్రే ఆగ్నీంధ్రేవి ఆగ్నీంధ్రైత్యాగ్నీంధ్రే యభజంత అభజంతరోజత్శిష్యత అత్యశిష్యత్యశిష్యతేత్యశిష్యత తదబ్రువన్ అబ్రువన్ వసతు వసతు పునః నమిదం ఇదమితి తద్వసతీవరీణం వసతీవరీణం వసతీవరిత్వం వసతీవరిత్వం తస్మిన్ వసతీవరిత్వమితి వసతీవరిత్వం తస్మిన్ ప్రాత ప్రాతర్న సమ సమశక్నువన్ అశక్నువన్ తదప్సు అప్సు ప్ర అప్సుపోసు ప్రావేషయన్ అవేషయంతా తావసతీవరీ వసతీవరీరభవన్ అభవన్ వసతీవరీ వసతీవరీర్గృహ్ణాది గృహ్ణాది యజ్ఞ యజ్ఞో వై వై వసతీవరీ వసతీవరీర్యజ్ఞం యజ్ఞమే ఏవారభ్య ఆరభ్య గృహీత ఆరభ్యేత్యారభ్య గృహీత్వోప ఉపవసతి వసతిగృహీత అగృహీత అభి అభి నిమ్రోచేత్ నిమ్రోచేదనారబ్ధ నిమ్రోచేదినిమ్రోచేత్ అనారబ్ధోస్ అనారబ్ధయిత్యనారబ్ధ తస్య యజ్ఞ యజ్ఞస్యాత్ యాజ్ఞం యజ్ఞం వి విచ్ఛిన్యాద్ ఛిన్యాజ్యోతిష్యా జ్యోతిష్యా వాణీయాద్ గృహేయాద్ధిరణ్యం హిరణ్యం వావధాయ అవధాయ సశుక్రాణం అవధాయ్యవాధాయ సశుక్రాణమే సశుక్రాణమితి సా శుక్రాణం ఏ గృహ్ణాది గృహ్ణాదియ యో బ్రాహ్మణ బ్రాహ్మణో బహుయాజీ బహుయాజీ తస్య బహుయాజీతి బహుయాజీ తస్య కుంభ్యానాం కుంభ్యానాం గృహ్ణేయాద్ గృహ్ణేయాత్ సహ సహి హి గృహీతమసదీవరీర గృహీతమసదీవరీకో వసతీవరీ గృహీతమసదీవరీ గైరి గృహీత వసతీవరీక వసతీవరీర్గృహ్ణాది గృహ్ణాది పశవ పశవో వై వై వసతీవరీ వసతీవరీ పశూన్ పశూనేవ ఏవారభ్య ఆరభ్య గృహీత ఆరభ్యేత్యారభ్య గృహీత్వోప ఉపవసతి వసతి యదన్వీపం అన్వీపం తిష్టన్ ఇష్టం గృహీయాద్ గృహీయాన్నిర్మార్గుకా నిర్మార్గుకా అస్మాద్ నిర్మార్గుకా మార్గుకా అస్మాద్శవ పశవ సు ప్రదీపం ప్రదీపం తిష్టన్ ఇష్టం గృహ్ణాది గృహ్ణాది ప్రతిరుధ్య ప్రతిరుధ్యవ ప్రతిరుధ్యే ప్రతిరుధ్య ఏవాస్మై అస్మై పశూన్ పశూన్ గృహ్ణాది గృహ్ణాదీంద్ర ఇంద్రో రుద్రం రుద్రమహన్ అహన్ సహ సోప అపోభి అభ్యమ్రియత అమ్రియత తాసాం తాసాయ్యన్మేధ్యం మేధ్యం యజ్ఞయం యజ్ఞం సదేవం సదేవమాసీత్ సదేవమిదేవం ఆసీత్ తదది అత్యముచ్యత అముచ్యతరా తా వహందే వహందేరవన్ అభవన్ వహందీనా వహందీనా గృహ్ణాది గృహ్ణాదియా మేధ్యా మేధ్యాయా యజ్ఞయా సదేవా సదేవాప సదేవా దేవా ఆపస్తాసాం తాసామేవ ఏ గృహ్ణాది గృహ్ణాదిన నాంధమా అంతమా వహందే వహందేరది అతీయాద్దంతమా అంతమా వహందే వహందేరతీయాద్ అతీయాద్యజ్ఞం అతీయాదిత్యతీయాద్ యజ్ఞమతి అతి మన్యేత మన్యేతన స్థావరాణా స్థావరాణానం గృహీయాద్ గృహీయాద్వరుణగృహీతా వరుణగృహీతా వై వరుణగృహీతా ఇది వరుణగృహీతా వై స్థావరా స్థావరాయత్స్థావరాణా స్థావరాణాం గృహీయాద్ గృహీయాద్వరుణేన వరుణేనాశ అసేజ్ఞం యజ్ఞం గ్రాహయేత్ గ్రాహయేద్ యద్వై వై దివాహ అహోరాత్రి రాత్రి ప్రవిశతి విశతి తస్మాత్ తస్మాత్ తామ్రా తామ్రా ఆప ఆపో దివా దివాదృశ్రే దృశ్రేత్ ఎన్నక్తం నక్తం భవతి భవత్యపః అహోహః అహః ప్రవిశతి విశతి తస్మాత్ తస్మాచ్చంద్రాః చంద్రా ఆపః ఆపో నక్తం నక్తం దృశ్రే దృశ్రే ఛాయాయై ఛాయాయై చ చాతపదః ఆతపదశ్చ ఆతపద ఇత్యాతపదః సంధౌ సంధౌ గృహ్ణాతి సంధావితి సంధౌ గృహ్ణాత్యహోరాత్రయోః అహోరాత్రయోరేవ అహోరాత్రయోరిగ్రహ రాత్రయోః ఏవాస్మై అస్మై వర్ణం వర్ణం గృహ్ణాతి గృహ్ణాతి హరిష్మదీ హరిష్మదీరివాహ ఇవా ఆప ఆపహితి ఇత్యాహ ఆహ హరిష్కృతానాం హరిష్కృతానామేవ హరిష్కృతానామితి హవిహేకృతానాం ఏవ గృహ్ణాతి గృహ్ణాతి హరిష్మాన్ హరిష్మాకుం అస్తు అస్తు సూర్య సూర్యరితి ఇద్యాహ ఆహ సశుక్రాణం సశుక్రాణమేవ సశుక్రాణమితి సా శుక్రాణం ఏ గృహ్ణాతి గృహ్ణాత్రిష్ఠుభా అనుష్ఠుభా గృహ్ణాతి అనుష్ఠుభేత్రిమస్తుభా గృహ్ణాది వాగ్ వాగ్వై వా అనుష్ఠుర్ అనుష్ఠుద్వాచ అనుష్ఠుమిత్రిమస్తుర్ వాచైవ ఏనా ఏనాస్తర్వయా సర్వయా గృహ్ణాతి గృహ్ణాది చతుష్పదయా చతుష్పదయర్చ చతుష్పదయే చతుపదయా గృహ్ణాది గృహ్ణాది త్రిస్సాదయతి సాదయతి సప్త సప్తసం సంపద్యందే పద్యందే సప్తపదా సప్తపదా శక్వరీ సప్తపదేతి సప్తాపదా శక్వరీ పశవ పశవ శక్వరీ శక్వరీ పశూన్ పశూనేవ ఏవావ అవరుంధే రుంధేస్మై అస్మై వై వై లోకాయ లోకాయ గార్హవత్య గార్హవద్య గార్హవత్యైతి గార్హవత్య ఆధీయతే నీయతే ఉష్మై అముష్మా ఆహవనీయ ఆహవనీయోయత్ ఆహవనీయ ఇత్యాహవనీయ యద్గార్హవత్యే గార్హవత్య ఉపసాదయేత్ గార్హవత్యేతి గార్హవత్యే ఉపసాదయేదస్మిన్ ఉపసాదయేదిత్యుపాసాదయేత్ అస్మిన్లోకే లోకే పశుమాన్ పశుమాన్ స్యాత్ పశుమాని పశుమాన్ సార్దిర్యదాహవనీయే ఆహవనీయేముష్మిన్ ఆహవనీయ ఇత్యాహవనీయే అముష్మిన్లోకే లోకే పశుమాన్ పశుమాన్ స్యాత్ పశుమాని పశుమాన్ సద్భయో ఉభయోరుప ఉపసాదయతి సాదయత్యుభయో ఉభయోరేవ ఏనం ఏనం లోకయో లోకయో పశుమందం పశుమందం కరోతి పశుమందమిది పశుమందం కరోతి సర్వతరి పరిహరతి హరతి రక్షసాం రక్షసాపహత్యై అపహత్యా ఇంద్రాగ్నియో అపహత్యాపహత్యై ఇంద్రాగ్నియోర్భాగధేయై ఇంద్రాగ్నియోరితి ఇంద్రాగ్నియో భాగధేయైస్త భాగధేయరి భాగధేయై స్థయతి ఇత్యాహ ఆహయసాయజు యథాయజురేవ యథాయజురితి యథాయజు ఏతదాగ్నీయుద్ధే ఆగ్నీయుద్ధ ఉప ఆగ్నీయుద్ధరిత్యాగ్నీయుద్ధే ఉపవాసయతి వాసయత్యేతత్ ఏతద్వై వై యజ్ఞస్య యజ్ఞస్యాపరాజితం అపరాజితం యత్ అపరాజితమిత్యపరాజితం యదాగ్నీయుద్ధం ఆగ్నీయుద్ధం యత్ ఆగ్నీయుద్ధమిత్యాగ్నీయుద్ధం యదేవ యజ్ఞస్య యజ్ఞస్యాపరాజితం అపరాజితం తత్ అపరాజితమిత్యపరాజితం తదేవ ఏవైనాహ ఏనా ఉప ఉపవాసయతి వాసయతి యతః యతః ఖలు ఖలు వై వై యజ్ఞస్య యజ్ఞస్య వితతస్య వితతస్య న వితతస్యేతి వితతస్య న క్రియతే క్రియతే తత్ తదను అను యజ్ఞం యజ్ఞకం రక్షాగుంసి రక్షాగుంసి వ అవచరంతి చరంతి యత్ యద్వహంతీనాం వహంతీనాం గృహ్ణాతి గృహ్ణాతి క్రియమాణం క్రియమాణమేవ ఏవ తత్ తద్యజ్ఞస్య యజ్ఞస్య శయే శయే రక్షసాం రక్షసామనన్వచారాయ అనన్వచారాయ న అనన్వచారాయేత్యననో అవచారాయ నహి హేదాః ఏతా ఈలయంతి ఈలయంత్యా ఆ తృతీయసవనాత్ తృతీయసవనాత్ పరి తృతీయసవనాది తృతీయాసవనాత్ పరి శేరే శేరే యజ్ఞస్య యజ్ఞస్య సంతత్యై సంతత్యా సంతత్యై బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదిన బ్రహ్మవాదిన వదంది సహ సో యి వా అధ్వర్యు అధ్వర్యు సార్ సార్య యోమం సోమోపావహరన్ ఉపావహరాన్ సర్వాభ్య ఉపావహరన్నిపా అవహరన్ సర్వాభ్యో దేవతాభ్య దేవతాభ్య ఉపావహరేత్ ఉపావహరేది ఉపావహరేరిపా అవహరేత్ హృదయ హృదయ ేతి ఇహ ఆహ మనుష్యేభ్య మనుష్యేభ్య ఏతేన కరోతి కరోతి మనసే మనసే ేతి ఇహ ఆహ పితృభ్య పితృభ్య పితృభ్యైతి పితృభ్యైతేన ఏతేన కరోతి కరోతి దివే దివే ఆ సూర్యాయ సూర్యాయ ేతి ఇహ ఆహ దేభ్య దేభ్య ఏతేన ఏదైన కరోతి కరోత్యేతావతీ ఏతావతీర్వై వై దేవతాస్తాభ్య తాభ్య ఏైనం ఏనకం సర్వాభ్య సర్వాభ్య ఉపావహరది ఉపావహరది పురా ఉపావహరీత అవహరది పురా వాచ వాచ ప్రవచితో ప్రవచితో ప్రాతరణువాకం ప్రవచితోరిది ప్రావచితో ప్రాతరణువాకమపాకరోతి ప్రాతరణువాకమిది ప్రాత అనువాకం ఉపాకరోతి యావతీ ఉపాకరోతీ ఆకరోతి యావత్యేవాక్ వాక్ తామవ అవరుంధే రుంధేపః అపోగ్రే అగ్రే అభివ్యాహరతి అభివ్యాహరతి యజ్ఞ అభివ్యాహరతీవ్యాహరతి యజ్ఞో వై వా ఆప ఆపోయజ్ఞం యజ్ఞమేద ఏవాభి అభివాచం వాచం వి విసృజతి సృజతి సర్వాణి సర్వాణి ఛందాగుంసి ఛందాగస్వినో అన్వాహ ఆహ పశవ పశవో వై వై ఛందాగుంసి ఛందాగుంసి పశూన్ పశూనేవ ఏవా అవరుంధే రుంధే రాజత్రియా రాజత్రియా తేజస్కామస్ తేజస్కామస్ పరి తేజస్కామస్ేతి తేజ కామస్ పరిద్యాద్యాత్ష్ణుభా తృష్ణుభేంద్రియకామస్ ఇంద్రియకామస్ జగద్యా ఇంద్రియకామస్ేతి ఇంద్రియకామస్ జగద్యా పశుకామస్ పశుకామస్ అనుష్ుభా పశుకామస్ేతి పశుకామస్ అనుష్ుభా ప్రతిష్టాకామస్ అనుష్ుభేత్యనోష్ుభా ప్రతిష్టాకామస్ పంక్త్యా ప్రతిష్టాకామస్ేతి ప్రతిష్టాకామస్ పంక్త్యా యజ్ఞకామస్ యజ్ఞకామస్ విరాజా యజ్ఞకామస్ేతి యజ్ఞకామస్ విరాజాన్నకామస్ విరాజేతి విరాజా అన్నకామస్ శృణోదు అన్నకామస్ేత్యన్నకామస్ శృణోత్పగ్ని అగ్ని సమిధా సమిధాహం సమిధేతిథం విధా అవం మే మలి ఇత్యాహ ఆహ సవితృప్రసూత సవితృప్రసూత సవితృప్రసూత ఇది సవితృప్రసూత దేవతాభ్యో నివేద్య నివేద్యాప నివేద్యేతి నివేద్య అపోచ్చ అచ్చైతి ఏత్యప అపరిష్య ఇష్య హోద హోదరి ఇహ ఆహేషితం ఇషితకం హి హి కర్మ కర్మ క్రియతే క్రియతే మైత్రావరుణస్ మైత్రావరుణస్య సమసాధ్వర్యో మైత్రావరుణస్యేతి మైత్రావరుణస్య సమసాధ్వర్యమా శమసాధ్వర్యమిది శమసాధ్వర్యో ఆద్రవ ద్రవేది ఇత్యాహ ఆహ మిత్రావరుణౌ మిత్రావరుణౌ వై మిత్రావరుణాది మిత్రావరుణౌ వా అపాం అపాన్ మేతారౌ మేతారౌ తాభ్యాం తాభ్యామేద ఏవైనాహ ఏనాక్ష అచ్చైతి ఏతి దేవీ దేవీరాప ఆపో అపాహం అపాన్నపాత్ నపాది ఇత్యాహ ఆహాహుత్యా ఆహుత్యైవ ఆహుత్యేత్యాహుత్యా ఏనాహ ఏనా నిష్క్రియ నిష్క్రియ గృహాది నిష్క్రియేతి నిహీక్రియ గృహాత్యథో అథో హవిష్కృతానా అథోరిథో హవిష్కృతానామే అవిష్కృతానామితి హవిహీకృతానా ఏవాభిహృతానా అభిహృతానా గృహాది అభిహృతానామిభృతానా గృహాది కార్షి కార్షిరసి అసీది ఇత్యాహ ఆహ శమనం శమనమేవ ఏవాసాం ఆసామప అపప్లావయతి ప్లావయతి సముద్రస్ సముద్రస్ వహ ఓక్షిత్యై అక్షిత్యావత్ ఉన్నయే నయనిది ఇత్యాహ ఆహ తస్మాత్ తస్మాదమానా అద్యమానా స్ప్రీయమానా స్ప్రీయమానా ఆప ఆపో నక్షీయందే క్షీయందే యోని యోనిర్వై వై యజ్ఞస్ యజ్ఞస్ చాత్వానం సాత్వాలం యజ్ఞ యజ్ఞోపసతీవరీ వసతీవరీ హోతృచమసం హోతృచమసం చ హోతృచమసమితి హోతృచమసం చ మైత్రావరుణచమసం మైత్రావరుణచమసం చ మైత్రావరుణచమసమితి మైత్రావరుణచమసం సర్గస్పర్శ సర్గస్పర్శ వసతీవరీ సర్గస్పర్శేతి సంస్పర్శ వసతీవరీర్జ్ఞానయతి జ్ఞానయతి యజ్ఞస్ జ్ఞానయతీతి ఆనయతి యజ్ఞస్ సయోనిత్రాయ సయోనిత్రాయాసో సయోనిత్వాయేతి సయోనీత్వాయ అథో స్వాద్ అథోరిత్యథో స్వాదేవ ఏనాహ ఏనాయోనే యోనే ప్రజనయతి జనయత్యధ్వర్యో అధ్వర్యో వే అధ్వర్యో ఇత్యధ్వర్యో అవేదపా అపాహ ఆహోత ఉతేం ఏమనన్నమో అనన్నమృద ఉతేమాహ ఇమా పశ్య పశ్యేతి ఇది వావైతత్ ఏతదాహ ఆహయతి యజ్ఞిష్టోమ అగ్నిష్టోమో జుహోతి అగ్నిష్టోమే స్తోమ జుహోదయతి యద్యుక్ష ఉక్ష్య పరిధౌ పరిధౌని పరిధావితి పరిధౌ నిమాహర్షి మహర్షియతి యద్యతి రాత్ర అతిరాత్రో యజు అతిరాత్రైతే రాత్ర యజుర్వదన్ వదన్ ప్రపద్యతే ప్రద్యతే యజ్ఞక్రతూనా వ్యావృత్తి యజ్ఞక్రతూనామితి యజ్ఞక్రతూనా వ్యావృత్యా ఇది ఆవృత్తి దేవస్థివిదు సవిదస్ప్రసవే ప్రసవైతి ప్రసవైతి ప్రసవే ఇది గ్రావాణం గ్రావాణమా ఆదత్తే దండే ప్రసోవ్యై ప్రసోవ్యా అశ్వినో ప్రసోవ్యా ఇది ప్రాసోక్తి అశ్వినో బాహుభ్యాం బాహుభ్యామి బాహుభ్యామి బాహోభ్యాం ఇత్యాహ ఆహాశ్వినౌ అశ్వినౌ హి దేవానాం దేవానామధ్వర్యూ అధ్వర్యూ ఆస్తాం అధ్వర్యూ ఇత్యధ్వర్యూ ఆస్తాం రోష్ణ రోష్ణో హస్తాభ్యాం హస్తాభ్యామిది ఇత్యాహ ఆహయత్యై యత్యై పశవ పశవో వై వై సోమ సోమో వ్యాన వ్యాన ఉపాగుంశసవన వ్యానైతి లీలన ఉపాగుంశసవనో యత్ ఉపాగుంశసవన ఇత్యుపాగుంశసవన యదుపాగుంశసవనం ఉపాగుంశసవనమభి ఉపాగుంశసవనమిత్యుపాగుంశసవనం అభిమీతే మిమీతే వ్యానం వ్యానమే వ్యానమితి వీహనం ఏ పశుషు పశుషు దాతి దాతీంద్రాయ ఇంద్రాయ స్వేంద్రాయ ఇంద్రాయ స్వేతి ఇది మిమీతే మిమీతరింద్రాయ ఇంద్రాయ హి సోమ సోమ ఆహ్రియదే ఆహ్రియదే పంచ ఆహ్రియదైత్యాహ్రియదే పంచకృత్వృత్వయుషా యజుషా మిమీతే మిమీతే పంచాక్షరా పంచాక్షరా పంక్తి పంచాక్షరేది పంచాక్షరా పంక్తి పాంక పాంకో యజ్ఞ యజ్ఞో యజ్ఞం యజ్ఞమే ఏవా అవరుంధే రుంధే పంచ పంచకృత్వస్తూర్ష్ణీం తూర్ష్ణీం దశ దశతం సంపద్యంతే పద్యంతే దశాక్షరా దశాక్షరా విరాట్ దశాక్షరే దశాక్షరా విరాడన్నం విరాటి వీరాట్ అన్నం విరాట్ విరాట్ విరాజా విరాటి వీరాట్ విరాజైవ విరాజేది వీరాజా ఏవాన్నాద్యం అన్నాద్యమవ అన్నాద్యమిత్యన్నాద్యం అవరుంధే రుంధే స్వాత్రాః స్వాత్రాస్థ స్వృత్రతురః వృత్రతురైది వృత్రతురైది వృత్రాతురః ఇత్యాహ ఆహైషః ఏష వై వా అపా అపాకం సోమపీఠ సోమపీఠోయ సోమపీఠైతి సోమాపీఠ ఏం ఏం వేద వేదన నాప్సు అప్స్వార్తి అప్స్విత్యపోసు ఆర్తిమా ఆర్క్షది రక్షతి యత్తే ఏ సోమ సోమరి ఇది జ్యోతి జ్యోతిరి ఇత్యాహ ఆహైభ్య ఏభ్యవైనం ఏనం లోకేభ్యస్తం సంభరతి భరతి సోమ సోమో వై వై రాజా రాజా దిశ దిశోభి అభ్యధ్యాయత్ అధ్యాయత్ సహ సరిష దిశోను అను ప్రావిశత్ అవిషత్ ప్రాగపాక్ అపాగుదక్ ఉదగధరాక్ అధరాగితి ఇత్యాహ ఆలిభ్యేభ్యేభ్యేభ్య ఏనం ఏనకంసం సంభరతి భరద్భ్యథో అథో దిశ అథో ఇథో దిశ ఏవాస్మై అస్మావ అపరుంధే రుంధేంబ అంబని నిష్వర స్వరేది ఇత్యాహ ఆహ కాముకాః కాముకా ఏనం ఏనగ్ని స్త్రియ స్త్రియో భవంతి భవంతి యః ఏవం ఏవం వేద వేదయత్ యత్తే తే సోమ సోమాదాభ్యం అదాభ్యం నామ నామ జాగృవి జాగృవీతి ఇత్యాహ ఆహైషః ఏష వై వై సోమస్య సోమస్య సోమపీఠః సోమపీఠోయ సోమపీఠైతి సోమాపీఠ యేవం ఏవం వేద వేదన సౌమ్యా సౌమ్యామార్జిం ఆర్తిమా ఆర్చరి పృచ్చరి ఘ్రంది ఘ్రంది వై వా ఏతత్ ఏతత్ సోమం సోమం యత్ యదభిషణ్వంతి అభిషణ్వంతి అగుంశోన్ అభిషణ్వంతీత్యభిషణ్వంతి అగుంశోనప అపగృహాది గృహాది త్రాజతే త్రాజత ఏవ ఏనం ప్రాణా ప్రాణా వై ప్రాణాది ప్రాణా వా అగుంశవ అగుంశవ పశవ పశవ సోమ సోమోగుంశూన్ అగుంశూన్ పునః పునరపి అపి సృజతి సృజతి ప్రాణాన్ ప్రాణానేవ ప్రాణాది ప్రాణాన్ ఏ పశుషు పశుషు దాది దాది ద్వౌ ద్వౌ ద్వౌ ద్వావి ద్వౌ ద్వావిది ద్వౌ ద్వౌ అపి సృజతి సృజతి తస్మాత్ తస్మాద్వౌ ద్వౌ ద్వౌ ద్వౌ ప్రాణా ద్వౌ ద్వావిది ద్వౌ ద్వౌ ప్రాణాది ప్రాణా ప్రాణో వై ప్రాణయితి ప్రాణ వా ఏష యదుపాగుంశు ఉపాగుంశుర్యత్ ఉపాగుంశురిపాగుంశు యదుపాదుష్వగ్రా ఉపాదుష్వగ్రాగ్రహా ఉపాదుష్వగ్రాపాగుంశు అగ్రహ గ్రహ గృహ్యంతే గృహ్యంతే ప్రాణం ప్రాణమేవ ప్రాణమిది ప్రాణం ఏవాను అను ప్రయంతి యంతి రుణ అరుణో తస్మా స్మాహ ఆ ఔపవేశి ఔపవేశి ప్రాదత్సవనే ఔపవేశిత్యోపవేశి ప్రాదత్సవన ఏ ప్రాదత్సవన ప్రాతః సవనే ఏవాహం అహం యజ్ఞం యజ్ఞకంసం సద్గస్థాపయామి స్థాపయామి తేన తేన తత సద్గస్థితేన సద్గస్థితేన చరామి సద్గస్థితేనేది సంస్థితేన చరామీతి ఇత్యష్టౌ అష్టౌ కృత్వాగ్రే అగ్రేభి అభిశృణోతి శృణోద్యష్టాక్షరా అష్టాక్షరా గాయత్రీ అష్టాక్షరేద్యష్టాక్షర గాయత్రీ గాయత్రం గాయత్రం రాజస్వనం రాజస్వనం రాజస్వనం రాజస్వనమిది ప్రాతస్వనం రాజస్వనమేవ రాజస్వనమిది ప్రాతస్వనం నేవేన ఏనాభవతి ఆత్మవత్యేకాదశ ఏకాదశకృత్వ కృత్వద్వితీయం ద్వితీయమేకాదశాక్షర ఏకాదశాక్షరాద్ృష్టుప ఏకాదశాక్షరేకాదశాక్షర ద్రిష్టుద్రైష్టుభం ద్రైష్టుభం మాధ్యం దినం మాధ్యం దినకం సవనం సవనం మాధ్యం దినం మాధ్యం దినమేవ ఏ సవనం సవనం తేన ఏనాత్మవతి ఆత్మవతి ద్వాదశ ద్వాదశకృత్వ కృత్వస్తృతీయం తృతీయం ద్వాదశాక్షర ద్వాదశాక్షరా జగతి ద్వాదశాక్షరేది ద్వాదశాక్షర జగతి జాగతం జాగతం తృతీయసవనం తృతీయసవనం తృతీయసవనం తృతీయసవనమితి తృతీయాసవనం తృతీయసవనమే తృతీయసవనమితి తృతీయాసవనం ఏమేన ఏనాత్మవి ఆత్మవత్యేతాం ఏతాగుంహ హవావ వావస స యజ్ఞస్య యజ్ఞస్య సర్గస్థితిం సర్గస్థితిమువాచ సర్గస్థితిమిది సంస్థితిం వాచాస్కందాయ అస్కందాయాస్కందం అస్కందకం హి హి తద్యజ్ఞస్య యజ్ఞస్య సర్గస్థితస్య సర్గస్థితస్య స్కందది సర్గస్థితస్యేది సంస్థితస్య స్కంద్యథో అథో ఖలు అథో విద్యథో ఖల్వాహో ఆహుర్గాయత్రీ గాయత్రీ వావ వావ్రాతస్వనే ప్రాతస్వనేన ప్రాతస్వన ఇది ప్రాత సవనే నాదివాదే అతివాదై అతివాదైత్యదీవాదే ఇనదివాదుక అనదివాదుక ఏనం అనదివాదుకైత్యనదీవాదుక ఏనం భ్రాతృవ్య భ్రాతృవ్యో భవతి భవతి యేవం ఏవం వేద వేద తస్మాత్ తస్మాదష్టావష్టౌ అష్టావష్టౌ కృత్వ అష్టావష్టావిత్యష్టౌ అష్టౌ కృత్వాభిషత్యం అభిషత్యం బ్రహ్మవాదిన అభిషత్యమిత్యభిషత్యం బ్రహ్మవాదినా వదంది బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంది పవిత్రవంత పవిత్రవంతో అన్యే పవిత్రవంత ఇది పవిత్రవంత అన్యే గ్రహా గ్రహ దృశ్యంతే దృశ్యంతే కిం పవిత్ర కిం పవిత్ర ఉపాగుంశు కిం పవిత్ర ఇది కిం పవిత్ర ఉపాగుంశురితి ఉపాగుంశురిపాగుంశు ఇది వాక్పవిత్ర వాక్పవిత్ర ఇది వాక్పవిత్ర ఇది వాక్పవిత్ర ఇది బ్రూయాద్ బ్రూయాద్వాచ వాచస్పతయే పతయే భవస్వ భవస్వ వాజిన్ వాజిన్నిది ఇత్యాహ ఆహ వాచా వాచైవ ఏవైనం ఏనం పవయతి పవయతి కృష్ణ కృష్ణో అగుంశుభ్యాం అగుంశుభ్యామిది అగుంశుభ్యామిత్యగుంశుభ్యాం ఇత్యాహ ఆహ కృష్ణ కృష్ణో హి హ్యేతౌ ఏతాగుంశు అగుంశూయౌ అగుంశూ ఇత్యగుంశు యో సోమస్ సోమస్ గభస్థిభూత గభస్థిభూత ఇది గభస్థిభూత ఇది గభస్థీభూత ఇత్యాహ ఆహ గభస్థినా గభస్థినా హి హ్యేనం ఏనం పవయతి పవయతి దేవ దేవో దేవానాం దేవానాం పవిత్రం పవిత్రమసి అసీతి ఇత్యాహ ఆహ దేవ దేవో హి హ్యేష ఏష సన్ సన్ దేవానాం దేవానాం పవిత్రం పవిత్రం యేషాం యేషాం భాగ భాగోసి అసిరేభ్య హేభ్యస్వా స్వేతి ఇత్యాహ ఆహయేషాం ఏషాగం హి హ్యేష ఏష భాగ భాగస్తేభ్య ఏభ్య ఏనం ఏనం గృహ్ణాతి గృహ్ణాది స్వాంగృత స్వాంకృతోసి అసీతి ఇత్యాహ ఆహ ప్రాణం ప్రాణమేవ ప్రాణమితి ప్రాణం ఏవ స్వం స్వమకృత అకృతమసుమతీ మధుమతీర్ణ మధుమతీర్తి మధుమతి మనిష ఇషస్కృతి కృధీతి ఇత్యాహ ఆహ సర్వం సర్వమేవ ఏవాస్మై అస్మాదం ఇదగ్రస్వదయతి సదయతి విశ్వేభ్య విశ్వేభ్యస్వా ేంద్రియేభ్య ఇంద్రియేభ్యో దివ్యేభ్య దివ్యేభ్య పార్థివేభ్య పార్థివేభ్యై ఇత్యాహ ఆహోభయేషు ఉభయేష్వేవ ఏవదేవ మనుష్యేషు దేవమనుష్యేషు ప్రాణాన్ దేవమనుష్యేష్ది దేవ మనుష్యేషు ప్రాణాన్ దధాది ప్రాణాది ప్రాణాన్ దధాది మన మనస్వా స్వాశ్రౌ అశ్విని ఇత్యాహ ఆహ మన మన ఏవాశ్మి అశ్మిత ఉరు ఉర్వందరిక్షం అందరిక్షమను అన్ని ఇహీ ఇత్యాహ ఆహాంతరిక్షదేవత్య అంతరిక్షదేవత్యో హి అంతరిక్షదేవత్యంతరిక్షదేవత్య ఇ ప్రాణ ప్రాణస్వాహ ప్రాణ ఇది ప్రాణ స్వాహా సుభవ సుభవ సూర్యాయ సుభవ ఇది సోభవ సూర్యాయేతి ఇత్యాహ ఆహ ప్రాణా ప్రాణా వై ప్రాణాది ప్రాణా వై స్వభవత స్వభవసో దేవా స్వభవతై స్వాభవత దేవాస్తేషు తేష్వేవ ఏవ పరోక్షం పరోక్షం జుహోతి పరోక్షమిది పరాక్షం జుహోతి దేవేభ్య దేవేభ్య స్వా స్వామరీచిపేభ్య మరీచిపేభ్యై మరీచిపేభ్యై మరీచీదేభ్య ఇత్యాహ ఆహాదిత్యస్య ఆదిత్యస్య వై వై రశ్మయ రశ్మయో దేవా దేవామరీచిపాః మరీచిపాస్తేషాం మరీచిపాది మరీచీపా తేషాం తద్ తద్భాగేయం భాగేయం తాన్ భాగేయమితి భాగాధేయం తానేవ ఏవతేన తేన ప్రేణాది ప్రేణాది ఇది కామయేత కామయేత వరుషుక వరుషుక పర్జన్య పర్జన్య సద్ సదితి ఇది నీచా నీచాహస్తేన హస్తేన నిమృజ్యాద్ వృజ్యాద్వృష్టిం వృష్టిమేవ ఏవని నియచ్చతి గచ్చతి యది యది కామయేత కామయేత అవరుషుక అవరుషుక స్యాత్ స్యాదిది ఇత్యుత్థానేన ఉత్థానేనని ఉత్థానేనేత్యుదానేన నిమృజ్యాద్ వృజ్యాద్వృష్టిం వృష్టిమేవ ఏమోద్ ఉద్యచ్చతి యచ్చతి యది యద్యభిచరేత్ అభిచరేదమం అభిచరేదిత్యభిచరేత్ అమంజహి జహ్యథ అథ త్వాహోష్యామి తోష్యామీతి ఇది బ్రూయాద్ బ్రూయాదాహుతి ఆహుతిమేవ ఆహుతిమిత్యాహుతి ఏవైనం ఏనం ప్రేప్సన్ ప్రేప్సనహంతి ప్రేప్సన్ని ప్రహీప్సన్ హంతి యది యది దూరే దూరే స్యాద్ స్యాదా ఆతమితో తమితోస్తిష్ఠేద్ తిష్ఠేద్ ప్రాణం ప్రాణమేవ ప్రాణమిది ప్రాణం ఏవాస్య అస్యానుగత్య అనుగత్య హంతి అనుగత్యేద్యనుగత్య హంతి యది యద్యభిచరేత్ అభిచరేదముష్య అభిచరేదిత్యభిచరేత్ అముష్యత్వా త్వా ప్రాణే ప్రాణే సాధయామి ప్రాణ ఇది ప్రాణే సాధయామీతి ఇది సాధయేత్ సాధయేదసన్న అసన్నో వై వై ప్రాణ ప్రాణః ప్రాణం ప్రాణ ఇది ప్రాణ ప్రాణమేవ ప్రాణమిది ప్రాణం ఏవాస్య అస్య సాధయతి సాధయతి షడ్భిః షడ్భిరగుంషుభిః షడ్భిరితి షడ్భిః అగుంషుభిః పవయతి అగుంషుభిరిత్యగుంశోభిః పవయతి షట్ షడ్వై వా ఋతవ ఋతవ ఋతుభిః ఋతుభిరేవ ఋతుభిరిత్రిగోభిః ఏవైనం ఏనం పవయతి పవయతి త్రిః త్రిః పవయతి పవయతి త్రయః త్రయ ఇమే ఇమే లోకాః లోకాఏభిః ఏభిరేవ ఏవైనం ఏనం లోకైః లోకైః పవయతి పవయతి బ్రహ్మవాదినః బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదినైతి బ్రహ్మవాదినః వదంతి తస్మాత్ తస్మాత్ సత్యాత్ సత్యాత్ ప్రయ ప్రయ పశూనా పశూనాగం హస్తాదానా హస్తాదానా ఇది హస్తాదానా ఇది హస్తాదానా ఇది యత్రిః త్రిరుపాఘుంషుం ఉపాఘుంషుకం హస్తేన ఉపాఘుంషుమిత్యుపాఘుంషుం హస్తేన విగృహ్ణాతి విగృహ్ణాతి తస్మాత్ విగృహ్ణాతీతి విగృహ్ణాతి తస్మాత్ప్రయ ప్రయ పశూనా పశూనాగం హస్తాదానా హస్తాదానా పురుష హస్తాదానా ఇది హస్త ఆదానా పురుషో హస్తీ హస్తీ మర్కట మర్కట ఇది మర్కట దేవా వై వై యద్యజ్ఞే యజ్ఞే కుర్వత అకుర్వత తదసురా అసురా అకుర్వత అకుర్వత తే దేవా దేవా ఉపాగుంశౌ ఉపాగుంశౌ యజ్ఞం ఉపాగుంశా విద్యుపాగుంశౌ యజ్ఞం సద్గస్థాప్యం సద్గస్థాప్యమపశ్యన్ సద్గస్థాప్యమితి సంస్థాప్యం అపశ్యంతం తమపాగుంశౌ ఉపాగుంశౌ సమ్ ఉపాగుంశా విద్యుపాగుంశౌ సమస్థాపయన్ అస్థాపయంతే ఏ సురా అసురా వజ్రం వజ్రముద్యత్య ఉద్యత్య దేవాన్ ఉద్యత్యేద్యుదయత్య దేవానవి అభ్యాయంద ఆయంతతే ఏ దేవా దేవాభ్యుర విభ్యుర ఇంద్రం ఇంద్రముప ఉపాధావన్ అధావంతాన్ తానింద్ర ఇంద్రోవంతర్యామేణ అంతర్యామేణాంత అంతర్యామేణేత్యంతయామేన అంతరధత్త అధర్దతదంతర్యామస్ అంతర్యామస్ అంతర్యామత్వం అంతర్యామస్యేత్యంతయామస్ అంతర్యామత్వం యత్ అంతర్యామత్వమిత్యంతర్యామార్థం యదంతర్యామ అంతర్యామో దృశ్యతే అంతర్యామేత్యంతయామ దృశ్యతే భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యానేవ ఏ తద్యజమాన యజమానోంత అంతర్ధత్తే సత్తేంత అంతస్తే ఏదధామి దామి ద్యావా పృథివీ యావా పృథివీ అంత ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ అంతరు కుర్వంతరిక్షం అంతరిక్షమిది ఇత్యాహ ఆహైభి ఏభిరేవ ఏవోకై లోకైర్యజమాన యజమానో భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యానంత అంతర్ధత్తే ధత్తే ఏ దేవా దేవా అమన్యంత అమన్యంతేంద్ర ఇంద్రో వై వా ఇదం ఇదమభూత్ అభూద్యత్ యద్వయం వయగ్రస్మ స్మతి ఇది తేబ్రువన్ అబ్రువన్ మఘవన్ మఘవన్ను మఘవన్నితి మఘవన్ అనున నహ ఆభజ భజేది ఇది సజోషాహ సజోషా దేవై సజోషా ఇది సజోషాహ దైరవరై అవరైస్పరై పరైశ్చ చేతి ఇత్యబ్రవీద్ అబ్రవీద్యే ఏ చైవ దేవా దేవాస్పరే పరేజే ఏ చావరే అవరేతాన్ తానుభయాన్ ఉభయానన్వాభజత్ అన్వాభజత్ సజోషాహ అన్వాభజదిత్యనో ఆభజత్ సజోషా దేవై సజోషా ఇది సజోషాహ దేవైరవరై అవరైస్పరై పరైశ్చ చేతి ఇత్యాహ ఆహజే ఏ చైవ ఏ దేవా దేవాస్పరే పరేజే ఏ చావరే అవరేతాన్ తానుభయాన్ ఉభయానన్వాభజతి అన్వాభజత్యంతర్యామే అన్వాభజతీత్యనో ఆభజతి అంతర్యామే మఘవన్ అంతర్యామైత్యంతయామే మఘవన్మాదయస్వ మఘవన్నితి మఘవన్ మాదయస్వేతి ఇత్యాహ ఆహయజ్ఞాన్ యజ్ఞాదేవ ఏవయజమాన యజమానన్ నాంత అంతరేది ఏద్యుపజామగృహీత ఉపజామగృహీతోసి ఉపజామగృహీత ఇుపజామాగృహీత అసీతి ఇత్యాహ ఆహాపానస్ అపానస్ ధృత్యై అపానస్యేద్యుపానస్ ధృత్యైయత్ యదుభౌ ఉభావపవిత్రౌ అపవిత్రౌ గృహ్యేజాతాం గృహ్యేజాతాం ప్రాణం ప్రాణమపాన ప్రాణమిది ప్రాణం అపానోను అపానైద్యపాన అనుని మృచ్చేద్ మృచ్చేద్ ప్రమాయుక ప్రమాయుక సద్ సమాయుగైతి ప్రామాయుగ సత్ పవిత్రవాన్ పవిత్రవానంతర్యామ పవిత్రవానిది పవిత్రవాన్ అంతర్యామో దృశ్యతే అంతర్యామైత్యంతయామ దృశ్యతే ప్రాణాపానయో ప్రాణాపానయోర్విధృత్యై ప్రాణాపానయోరిది ప్రాణ అపానయో విధృత్యై ప్రాణాపానౌ విధృత్యా ఇది విధృత్యై ప్రాణాపానౌ వై ప్రాణాపానామిది ప్రాణ అపానౌ వా ఏతౌ ఏతౌ యత్ ఎదుపాయుష్వంతర్యామౌ ఉపాయుష్వంతర్యామౌ జ్ఞాన పాయుష్వంతర్యామా విద్యుపాగుంషు అంతర్యామౌ జ్ఞాన ఉపాగుంషు సవన జ్ఞానైతి వి అన ఉపాగుంషు సవనోజం ఉపాగుంషు సవన ఇద్యుపాగుంషు సవన ఇం కామయేత కామయేత ప్రమాయుక ప్రమాయుక సత్ ప్రమాయుక ఇది ప్రామాయుక సదితి ఇసర్గస్పృష్ట అసర్గస్పృష్టౌ తసర్గస్పృష్టావిద్యసంస్పృష్ట తాదయేద్ సాధయేద్ధ్యాన జ్ఞానైవ జ్ఞానేనేది అనైన ఏవాస్ అాణాబాణౌ ప్రాణాబాణౌ వి ప్రాణాపానావిది ప్రాణ అబాణౌ విచ్ఛిన్ది ఛినద్ది తాజగ్ తాజగ్బ ప్రమీయతే నీయతేయం ఇం కామయేత కామయేత సర్వమాయు ఆయుర్యాత్ది ఇది సర్గస్పృష్ట సర్గస్పృష్టౌ తర్గస్పృష్టావి సంస్పృష్ట తాదయేద్ తాదయేద్ధ్యాన ధ్యానైవ ధ్యానేనేది అనైన ఏవాస్ అాణాబాణౌ ప్రాణాబాణౌ సమ్ ప్రాణాపానావిది ప్రాణాపానౌ సంతనోది తనోది సర్వమాయు ఆయురేతి ఏతీత్యేతి వాడ్వై వాషాయత్ంద్రవాయవ ఇంద్రవాయవోయత్ంద్రవాయవైంద్రవాయవ తదీంద్రవాయవాగ్రహా ఐంద్రవాయవాగ్రహా ఐంద్రవాయవాగ్రాహైంద్రవాయవాగ్రహ గ్రహా దృశ్యంతే దృశ్యందేవాచనం వాచమే ఏవాను అనుత్ర వయంతి ఎంతి వాయు వాయుం దేవా దేవా అబ్రువన్ అబ్రువన్ సోమం సోమగం రాజాన రాజానగృంహనామ నామేతి ఇది సహ సోబ్రవీద్ అబ్రవీద్వరం వరం వృణై వృణై మదగ్రాహ మదగ్రావ మదగ్రాగ్రాహ ఓగ్రహా గ్రహాదృశ్యాంతై దృశ్యాంతస్మాద్ తస్మాదైంద్రవాయవాగ్రహా ఐంద్రవాయవాగ్రాగ్రహా ఐంద్రవాయవాగ్రాంద్రవాయవాగ్రహ గ్రహాదృశ్యంతే దృశ్యంతే తమ్ తమఘ్నన్ అఘ్నాన్ సహ సోభూయత్ అభూయస్తం తమ్ దేవా దేవాన నోప ఉపాధృష్ణవన్ అధృష్ణవంతే తే వాయు వాయుమబ్రువన్ అబ్రువన్నిమం ఇమన్న స్వదయ స్వదయేతి ఇది సహ సోబ్రవీద్ అబ్రవీద్వరం వరం వృణై వృణై మద్దేవత్యాని మద్దేవత్యాన్యేవ మద్దేవత్యానీతి మదేవత్యాని ఏవః వాస్పాత్రాణి పాత్రాణ్యుచ్యాంతై రుచ్యాంతా ఇది తస్మాద్ తస్మాన్నానాదేవత్యాని నానాదేవత్యాని సంతి నానాదేవత్యానీతి నానాదేవత్యాని సంతి వాయువ్యాని వాయువ్యాన్యుచ్యందే ఉచ్యందే తమ్ అమేభ్యేభ్యో వాయు వాయురేవ ఏవాస్వదయత్ అశ్వదయత్తస్మాద్ తస్మాద్విద్ యద్భూయతి పూయతి తద్ప్రవాదే ప్రవాదేవి ప్రవాదైతి ప్రవాదే విషడంతి సృజంతి వాయు వాయురి తస్యపవయిత అవయితాశ్వయిత సువయిత్రహణం విగ్రహణం విగ్రహణమితి విగ్రహణం నావిందన్ అవిందన్ సాదివి అదిరబ్రవీద్ అబ్రవీద్వరం వరం వృణై వృణా అథ అథమయా మయావి విగృహేధ్వం గృహేధ్వం మద్దేవత్యాహ మద్దేవత్యా ఇది మదేవత్యాహ ఏవః వత్సోమాహ సోమాస్తన్నాహ సన్నా అసన్ అసన్నితి ఇత్యుపయామగృహీత ఉపయామగృహీతోసి ఉపయామగృహీత ఇత్యుపయామగృహీత అసీతి ఇద్యాహ ఆహాదిదేవత్యాహ అతిదేవత్యాస్తేన అతిదేవత్యాదేవత్యాహ తేన యాని యాని దారుమయాని దారుమయాని పాత్రాణి దారుమయాణీతి దారుమయాని పాత్రాణ్యస్యై అస్యైతాని తాని యోనేః యోనేః సంభూతాని సంభూతాని యాని సంభూతానీతి సంభూతాని యాని మృన్మయాని మృన్మయాని సాక్షాత్ మృన్మయానీతి మృతమయాని సాక్షాత్తాని సాక్షాదితి సాక్షాత్ తాన్యస్యై అస్యై తస్మాద్ తస్మాదేవం ఏమాహ ఆహవాగ్ వాగ్వై వై పరాచీ పరాచవ్యాకృత అవ్యాకృతావదత్ అవ్యాకృతేవీ ఆకృత అవదత్తే తే దేవా దేవాంద్రం ఇంద్రమబ్రవన్ అబ్రవన్నిమాం ఇమాన్న నోవాచం వాచం వ్యాకురు వ్యాకుర్విది వ్యాకుర్విది వి ఆకురు ఇది సహ సో అబ్రవీద్ అబ్రవీద్వరం వరం వృణై వృణై మహ్యం మహ్యమిష చైవ ఏష ఏష వాయువే వాయువే సహ గృహ్యాతై గృహ్యాత ఇది తస్మాద్ తస్మాదైంద్రవాయవ ఐంద్రవాయవ సహ ఐంద్రవాయవైంద్రవాయవ సహ గృహ్యతే గృహ్యతే తాం తామింద్ర ఇంద్రో మధ్యత మధ్యత అవక్రమ్య అవక్రమ్య వ్యాకరోత్ అవక్రమ్యేత్యమాక్రమ్య వ్యాకరో తస్మాద్ వ్యాకరోదివి ఆకరోత్ తస్మాదియం ఇయమ్ వ్యాకృత వ్యాకృత వాగ్ వ్యాకృతేవి ఆకృత వాగుజ్యతే ఉద్యతే తస్మాత్ తస్మాత్ సకృత్ సకృదింద్రాయ ఇంద్రాయ మధ్యద మధ్యత దృశ్యతే దృశ్యతే ద్వి దుర్వాయవే వాయవే ద్వౌ ద్వౌ హి సహ సవరౌ వరావృణీత అవృణీతేవృణీత విక్రం దేవా దేవా అబ్రువన్ అబ్రువన్ సోమం సోమగం రాజాన రాజానగృంహనామ హనామేతి ఇది సహ సోబ్రవీద్ అబ్రవీన్న నాహం అహగం సర్వస్య సర్వస్య వై వా అహం అహం మిత్రం మిత్రమస్మి అస్మీతి ఇది తమ్ నమబ్రువన్ అబ్రువనహనామ అనామేవ ఏవేతి ఇది సహ సోబ్రవీద్ అబ్రవీద్వరం పరం వృణై వృణై పయస పయసైవ ఏమే మే సోమం సోమగ్రశ్రేణన్ శ్రేణన్ని తస్మాద్ తస్మాన్ మైత్రావరుణం మైత్రావరుణం పయస మైత్రావరుణమితి మైత్రావరుణం పయస శ్రేణంది శ్రేణంది తస్మాద్ తస్మాద్పశవ పశవోప అపాక్రామన్ అక్రామన్ మిత్ర మిత్ర సన్ సన్ క్రూరం క్రూరమక అఖరితి ఇది క్రూరం క్రూరమివ ఇవ ఖలు ఖలు వై వా ఏష కరోతి కరోతి య సోమేన సోమేణ యజతే యజతే తస్మాద్ తస్మాద్ పశవ పశవోప అపక్రామంది రామంది యన్మైత్రావరుణం మైత్రావరుణం వయస మైత్రావరుణమితి మైత్రావరుణం వయస శ్రేణాతి శ్రేణాతి పశుభి పశుభిరేవ పశుభిరితి పశుభి ఏ తత్ తన్మిత్రం మిత్రకం సమర్థయతి సమర్థయతి పశుభి సమర్థయతి సమర్థయతి పశుభిర్యజమానం పశుభిరితి పశుభి యజమానం పురా పురా ఖలు ఖలు వావైవం ఏం మిత్ర మిత్రో వేద్ అవేదప అపమద్ మత్క్రూరం క్రూరం చక్రుష చక్రుష పశవ పశవ క్రమిష్యంతి క్రమిష్యంతీతి ఇది తస్మాత్ తస్మాదేవం ఏమవృణీత వృణీత వరుణం వరుణం దేవా దేవా అబ్రువన్ అబ్రువంతయాగుంశభువా అగుంశభువా సోమం అగుంశభువేద్యగుంశాభువా సోమగుం రాజానం రాజానగుం హనామ హనామేతి ఇది సహ సోవబ్రవీద్ అబ్రవీద్వరం వరం వృణై వృణై మహ్యం మహ్యం చైవ ఏష ఏష మిత్రాయ మిత్రాయ సహ సహ గృహ్యాతై గృహ్యాతస్మాద్ తస్మాన్ మైత్రావరుణ మైత్రావరుణస్థ మైత్రావరుణ ఇది మైత్రావరుణ సహ గృహ్యతే గృహ్యతే తస్మాద్ తస్మాద్రాజ్ఞా రాజ్ఞా రాజానం రాజానమగుంశభువా అగుంశభువా ఘంది అగుంశభువేత్యగుంశాభువా ఘంది వైశ్యేన వైశ్యేన వైశ్యం వైశ్యగం శూద్రేణ శూద్రేణ శూద్రం శూద్రం నవై వా ఇదం ఇదం దివా దివాన నక్తం రక్తమాసీద్ ఆసీదవ్యావృత్తం అవ్యావృత్తం తే అవ్యావృత్తమిత్యవి ఆవృత్తం తే దేవా దేవా మిత్రావరుణౌ మిత్రావరుణావబ్రువన్ మిత్రావరుణావిది మిత్రావరుణౌ అబ్రువన్నిదం ఇదం నః నోవి ఇవాసయతం వాసయతమిది ఇది తౌ తావబ్రూతాం అబ్రూతాం వరం వరం వృణావహై వృణావహాక ఏక ఏవత్ ఆవద్పూర్వ పూర్వోగ్రహ గ్రహో గృహ్యాతై గృహ్యాత ఇది ఇది తస్మాత్ తస్మాదైంద్రవాయవ ఐంద్రవాయవ పూర్వ ఐంద్రవాయవైంద్రవాయవ పూర్వో మైత్రావరుణాద్ మైత్రావరుణాగృహ్యతే మైత్రావరుణాది మైత్రావరుణాద్ గృహ్యతే ప్రాణాపానౌ ప్రాణాపానౌ హి ప్రాణాపానామిది ప్రాణ అపానౌ ఏతౌ ఏతౌ యదుపాగస్వంతర్యామౌ ఉపాగస్వంతర్యామౌ మిత్ర ఉపాగస్వంతర్యామా విద్యుపాగంశో అంతర్యామౌ మిత్రోహ ఆహరజనయత్ అజనయద్వరుణ వరుణో రాత్రిం రాత్రిం తద తదో వై వా ఇదం ఇదం వి వ్యవోచ్చద్ అవోచ్చద్యన్మైత్రావరుణ మైత్రావరుణ దృశ్యతే మైత్రావరుణ ఇది మైత్రావరుణ దృశ్యతే వ్యుష్ట్యై వ్యుష్ట్యాయి వృష్టి యజ్ఞస్య శిర శిరోవచ్ఛిద్యత అచ్ఛిద్యత ఏ దేవా దేవా అశ్వినౌ అశ్వినావబ్రువన్ అబ్రువన్ భిషజౌ భిషజౌ వై వై స్థ స ఇదం ఇదం యజ్ఞస్య యజ్ఞస్య శిర శిరః ప్రతి ప్రతిధత్తం ధత్తమిది ఇది తౌ తావబ్రూతాం అబ్రూతాం వరం వరం వృణావహై వృణావహై గ్రహ గ్రహ ఏవ ఏ నౌ నావత్ర అత్రాపి అపి గృహ్యతాం గృహ్యతామిది ఇదిభ్యాం తాభ్యామేతం ఏతమాశ్వినం ఆశ్వినమగృహన్ అగృహన్ తద తో వై వైతౌ తౌ యజ్ఞస్య యజ్ఞస్య శిర శిరః ప్రతి ప్రత్యధత్తాం అధత్తాం యద్ యదాశ్విన ఆశ్విన గృహ్యతే దృశ్యతే యజ్ఞస్య యజ్ఞస్య నిష్కృత్యై నిష్కృత్యైతౌ నిష్కృత్యాది వినిహేకృత్యై తౌ దేవా దేవా అబ్రువన్ అబ్రువన్ అభూతౌ అభూతౌ వై వా ఇమౌ ఇమో మనుష్యచరౌ మనుష్యచరౌ భిషజౌ మనుష్యచరావిది మనుష్యాచరౌ భిషజావిది ఇది తస్మాత్ తస్మాన్ బ్రాహ్మణేన బ్రాహ్మణేన భేషజం భేషజం న కార్యం కార్యమూత అభూతో హి ఏష ఏషో మేధ్య అనేధ్యోయ యోభిషట్ విషడ్డౌ తౌ బహిష్పవమానేన బహిష్పవమానేన పవయిద్వా బహిష్పవమానేనేతి బహిః పవమానేన పవయిద్వా తాభ్యాం తాభ్యామేతమ్ ఏతమాశ్వినమ్ ఆశ్వినమగృహన్ గృహన్ తస్మాత్ తస్మాత్ బహిష్పవమానే బహిష్పవమానే స్థితే బహిష్పవమాన ఇది బహిః పవమానే సదాశ్విన ఆశ్విన దృశ్యతే దృశ్యతే తస్మాత్ తస్మాదేవం ఏం విదృషా విదృషా బహిష్పవమాన బహిష్పవమాన ఉపసద్య బహిష్పవమాన ఇది బహిః పవమాన ఉపసద్య పవిత్రమం ఉపసద్యుపాసద్య పవిత్రం వై వై బహిష్పవమాన బహిష్పవమాన ఆత్మానం బహిష్పవమాన ఇది బహిః పవమాన ఆత్మానమేవ ఏవయతే అవయతే తయో తయో శ్రేధ రేధా భైషజ్యం భైషజ్యం వి యదసు అదసురగ్నౌ అగ్నౌ తృతీయం తృతీయమప్సు అప్సు తృతీయం అప్స్విజ్యపోసు తృతీయం బ్రాహ్మణే బ్రాహ్మణే తృతీయం తృతీయం తస్మాత్ తస్మాదపాత్రం ఉదపాత్రముపనిధాయ ఉదపాత్రమిత్యుదాపాత్రం ఉపనిధాయ బ్రాహ్మణం ఉపనిధాయత్యుపనిధాయ బ్రాహ్మణం దక్షిణత దక్షిణతో నిషాద్య నిషాద్య భేషజం నిషాద్యేతి నిషాద్య భేషజం కురయాద్ కురయాద్యావత్ యావదేవ ఏ భేషజం భేషజం తేన తేన కరోతి కరోతి సమర్థుకం సమర్థుకమస్య సమర్థుకమితి సంవర్ధుకం అస్య కృతం కృతం భవతి భవతి బ్రహ్మవాదిన బ్రహ్మవాదిన వదంతి బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంతి కస్మాత్ తస్మాత్ సత్యాత్ సత్యాదేకపాత్రేకపాత్రాద్వేదేకపాత్రేకపాత్రేకా పాత్రా దేవత్యా దృశ్యంతే దేవత్యా ఇది ద్విదేవత్యా దృశ్యంతే ద్విపాత్రా ద్విపాత్రా హూయంతే ద్విపాత్రా ఇది ద్విపాత్రా హూయంతేకపాత్రా ఏకపాత్రా దృశ్యంతే ఏకపాత్రా ఇత్యేకా పాత్రా దృశ్యంతే తస్మాత్ తస్మాదేక ఏకోవంతరత అంతరత ప్రాణ ప్రాణో ద్విపాత్రా ప్రాణ ఇది ప్రాణ ద్విపాత్రా హూయంతే ద్విపాత్రా ఇది ద్విపాత్రా హూయంతే తస్మాత్ తస్మాద్వౌ ద్వౌ ద్వౌ ద్వౌ బహిష్టాద్ ద్వౌ ద్వావిలి ద్వౌ ద్వౌ బహిష్టాద్ ప్రాణా ప్రాణా ప్రాణా ప్రాణాది ప్రాణా ప్రాణామి ప్రాణాది ప్రాణా ఆ ఏతే ఏతేద్దుదేవత్యాదేవత్యా పశవ దేవత్యా ఇది ద్విదేవత్యా పశవ ఇరా ఇదాయత ఇదిరాం ఇదాం పూర్వాం పూర్వాం ద్విదేవత్యేభ్య దేవత్యే ఉపహ్వయేత దేవత్యేది ద్విదేవత్యేభ్య ఉపహ్వయేత పశుభి ఉపహ్వయేతేపహ్వయేత పశుభి ప్రాణాన్ పశుభిరి పశుభి ప్రాణానంత ప్రాణాది ప్రాణాన్ అంతర్దధీత దీత ప్రమాయుక ప్రమాయుక సద్ ప్రమాయుకైతి ప్రామాయుక సద్దేవత్యాన్ దేవత్యాన్ భక్షయిత్వా దేవత్యానిచిద్వేదేవత్యాన్ రక్షయిత్వేణాం ఇలాముప ఉపహ్వయతే హయతే ప్రాణాన్ ప్రాణానేవ ప్రాణాది ప్రాణాన్ ఏవాత్మన్ ఆత్మన్ ధిత్వా ధిత్వా పశూన్ పశూనుక ఉపహ్వయతే హయతే వాగ్ వాగ్వై వా ఐంద్రవాయవ ఐంద్రవాయవశ్చక్షు ఐంద్రవాయవైంద్రవాయవ చక్షుర్మైత్రావరుణ మైత్రావరుణశ్రోత్రం మైత్రావరుణ ఇది మైత్రావరుణ శ్రోత్రమాశ్విన ఆశ్విన పురస్తాద్ పురస్తాదైంద్రవాయవం ఐంద్రవాయవం భక్షయతి ఐంద్రవాయవర్చీంద్రవాయవం భక్షయతి తస్మాత్ తస్మాత్ పురస్తాద్ పురస్తాద్వాచా వాచా వదతి వదతి పురస్తాద్ పురస్తాన్మైత్రావరుణం మైత్రావరుణం తస్మాత్ మైత్రావరుణమిది మైత్రావరుణం తస్మాత్ పురస్తాద్ పురస్తాచక్షుషా చక్షుషా పశ్యతి పశ్యతి సర్వత సర్వత పరిహారం పరిహారమాశ్వినం పరిహారమితి పరిహారం ఆశ్వినం తస్మాత్ తస్మాత్ సర్వత సర్వత శ్రోత్రేణ శ్రోత్రేణ శృణోతి శృణోతి ప్రాణా ప్రాణావి ప్రాణాది ప్రాణా ఏతే ఏతేద్దిదేవత్యా దేవత్యా అరిక్తాని దేవత్యా ఇది ద్విదేవత్యా అరిక్తాని పాత్రాణి పాత్రాణి సాధయతి సాధయతి తస్మాత్ తస్మాదరిక్తా అరిక్తాంతరత అంతరత ప్రాణా ప్రాణాయత ప్రాణాది ప్రాణా యత ఖలు ఖలు వై వై యజ్ఞస్య యజ్ఞస్య వితదస్య వితదస్య న వితదస్యేతి వీతదస్య న క్రియతే క్రియతే తత్ తదను అను యజ్ఞం యజ్ఞమం రక్షాగంసి రక్షాగస్థిర అవచరంతి చరంతి యదరిక్తాని అరిక్తాని పాత్రాని పాత్రాని సాధయతి సాధయతి క్రియమాణం క్రియమాణమేవ ఏ తత్ తద్యజ్ఞస్య యజ్ఞస్య విషయే హే రక్షసాం రక్షసామనన్వచారాయ అనన్వచారాయ దక్షిణస్ అనన్వచారాయేనవచారాయ దక్షిణస్ హవిర్ధానస్ అవిర్ధానస్ోత్తరస్ అవిర్ధానస్ేతి హవిధానస్ ఉత్తరస్యాం వర్తన్యాం ఉత్తరస్యామిక్షుదరస్యాహం వర్తన్యాగం సాధయతి సాధయతి వాచి వాచ్యేవ ఏవాచం వాచం దాది దాద్యా ఆ తృతీయసమనాద్ తృతీయసమనాద్పరి తృతీయసమనాది తృతీయసమనాద్ పరి శేరే శేరే యజ్ఞస్ యజ్ఞస్ సందర్తి సందర్త్యాది సందర్తి బృహస్పతిర్దేవానా దేవానా పురోహిత పురోహిత ఆసీత్ పురోహిత ఇది పురోహిత ఆసీత్ షండామర్కౌ షండామర్కా వసురాణ షండామర్కాది షండామర్కౌ వసురాణం బ్రహ్మణ్వంత బ్రహ్మణ్వంతో దేవా బ్రహ్మణ్వంత ఇది బ్రహ్మణే వంత దేవా ఆసన్ ఆసన్ బ్రహ్మణ్వంత బ్రహ్మణ్వంతోసురా బ్రహ్మణ్వంత ఇది బ్రహ్మణే వంత అసురాస్తే తేన్య అన్యోన్యం అన్యన్న నాశక్వన్ అశక్వన్ అభిభవితం అభిభవితం తే అభిభవితమిభవితం తే దేవా దేవా షండామర్కౌ షండామర్కావుప షండామర్కావితి షండామర్కౌ ఉపామంత్రయంత అమంత్రయంతతౌ తావబ్రూతాం అబ్రూతాం వరం వరం మృణామహై మృణామహై గ్రహౌ రథావేవ ఏవనౌ నావత్ర అత్రాపి అభిగృహ్యేతాం గృహ్యేతామిది ఇదిభ్యాం తాభ్యామేతౌ ఏతౌ శుక్రామంథినౌ శుక్రామంథినావగృహన్ శుక్రామంథినావితి శుక్రామంథినౌ అగృహన్ తద తో దేవా దేవా అభవన్ అభవన్ పరా పరాసురా అసురాయస్యం ఏం విదుష విదుష శుక్రామంథినో శుక్రామంథినో దృశ్యేతే శుక్రామంథినామితి శుక్రామంథినో దృశ్యేతే భవతి దృశ్యేతే ఇది దృశ్యేతే భవత్యాత్మనా ఆత్మనా పరా అస్య భ్రాతృవ్య భ్రాతృవ్యో భవతి భవతి తౌ తౌ దేవా దేవా అపనుద్య అపనుద్యాత్మనే అపనుద్యేత్యపానుద్య ఆత్మన ఇంద్రాయ ఇంద్రాయాజుభవు అజుభవనంతౌ అపనుత్తౌ షండామర్కౌ అపనుత్తావిద్యపానుత్తౌ షండామర్కౌ సహ షండామర్కావితి షండామర్కౌ సహా మునా అమునేతి ఇది బ్రూయాద్ బ్రూయాద్యం యన్ దృశ్యాద్ దృశ్యాద్యం యమేవ ఏద్వేషి ద్వేషితేన ఏనైనౌ ఏనౌ సహ సహాప అపనుదతే మదతే సహ స ప్రథమ ప్రథమ సంకృతి సంకృతిర్విశ్వకర్మ సంకృతి సంకృతి విశ్వకర్మేది విశ్వకర్మేది విశ్వకర్మ ఇత్యేవ ఏనౌ ఏనావాత్మనే ఆత్మన ఇంద్రాయ ఇంద్రాయాజుభవు అజుభవరింద్ర ఇంద్రో హి హేతాని ఏతాని రూపాణి రూపాణి కరిఖ్రత్ కరిఖ్రతచరత్ అచరదసౌ అసౌ వై వా ఆదిత్య ఆదిత్య శుక్ర శుక్రశ్చంద్రమా చంద్రమా మంథీ మంథ్య విగృశ్య అవిగృశ్య ప్రాంచౌ అవిగృశ్యేత్యవిగృశ్య ప్రాంచౌని నిష్క్రామద రామదస్తస్మాత్ తస్మాత్ ప్రాంచౌ ప్రాంచౌ యంతౌ యంతౌ న పశ్యంది పశ్యంది ప్రత్యంచౌ ప్రత్యంజావృత్య ఆవృత్యజుహుత ఆవృత్యేత్యావృత్య జుహుతస్తస్మాత్ తస్మాత్ ప్రత్యంచౌ ప్రత్యంచౌ యంతౌ యంతౌ పశ్యంది పశ్యంది చక్షుషీ చక్షుషీ వై చక్షుషీరి చక్షుషీ ఏతే ఏతే యజ్ఞస్య ఏతే యజ్ఞస్యేత్మంథినో శుక్రామంథినౌ నాసికా శుక్రామంథినామితి శుక్రామంథినో నాసికోత్తరవేది ఉత్తరవేదిరభి ఉత్తరవేదిరిత్యుత్తరవేది అభిల పరిక్రమ్య పరిక్రమ్య జుహుద పరిక్రమ్యేది పరిక్రమ్య జుహుదస్తస్మాత్ తస్మాదభి అభితో నాసికా నాసికాన్ చక్షుషి చక్షుషీ తస్మాత్ చక్షుషీరి చక్షుషీ తస్మాన్నాసికయా నాసికయా చక్షుషీ చక్షుషీ విధృతే చక్షుషీరి చక్షుషీ విధృతే సర్వద విధృతే విధృతే సర్వదస్పరి పరిక్రామద క్రామదో రక్షసా రక్షసామపహత్యై అపహత్యై దేవా అపహత్యాపహత్యై దేవాై వయ్యా ప్రాచీ ప్రాచీరాహుతీ ఆహుతీరజుహవు ఆహుతీరిహుతీ అజుహవుర్యే ఏ పురస్కాద్ పురస్కాదసురా అసురా ఆసన్ ఆసంతాన్ రాజస్థాభి తాభి ప్రాణుదంత అనుదంతయా ప్రతీచీ ప్రతీచీవ్యే ఏ పశ్చాద్ పశ్చాదసురా అసురా ఆసన్ ఆసంతాన్ రాజస్థాభి తాభిరప అపానుదంత అనుదంత ప్రాచీ ప్రాచీరన్యా అన్యా ఆహుతయ ఆహుతయో హోయంతే ఆహుతయైత్యాహుతయ హోయంతే ప్రత్యంజౌ శుక్రామంథినో శుక్రామంథినో పశ్చాత్ శుక్రామంథినాది శుక్రామంథినో పశ్చాచ్చైవ ఏ పురస్తాత్ పురస్తాచ్చమాన యజమానో భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాంత్ర ప్రణుదతే మధుతే తస్మాత్ తస్మాత్ ప్రాచీ ప్రాచీ ప్రజా ప్రజాస్ప్ర ప్రజా ప్రజా ప్రదీయంతే ప్రదీయంతే ప్రదీచీ ప్రదీచీర్జాయంతే జాయంతే శుక్రామంథినో శుక్రామంథినో వై శుక్రామంథినా విది శుక్రామంథినో వా అను అను ప్రజా ప్రజాస్ప్ర ప్రజా ప్రజా ప్రజాయంతే జాయంతే స్త్రీ అత్రీశ్చ సాద్యాద్యాశ్చ సువీరా సువీరా ప్రజా సువీరా సువీరా ప్రజా ప్రజనయన్ ప్రజాయి ప్రజా ప్రజనయన్ పరి ప్రజనయన్ ప్రజనయన్ పరీ శుక్ర శుక్రశుక్రశోజుష శుక్రశోజుషా సుప్రజా శుక్రశోజుషేది శుక్రశోజుషా సుప్రజా ప్రజా సుప్రజాయి సో ప్రజా ప్రజా ప్రజనయన్ ప్రజాయి ప్రజా ప్రజనయన్ పరి ప్రజనయన్ ప్రజనయన్ పరీ మంథీ మంథీ మంథిశోజుషా మంథిశోజుషేది మంథిశోజుషేది మంథీ శోజుషా ఇత్యాహ ఆహైతా ఏతా వై వై సువీరా సువీరాయా సువీరా సువీరా యా అత్రీ అత్రీరేతా ఏతా సుప్రజా సుప్రజాయా సుప్రజా సుప్రజా యా ఆద్యా ఆద్యాయేం ఏం వేద వేదాత్రీ అత్ర్యస్ అస్య ప్రజా ప్రజా జాయతే ప్రజాది ప్రజా జాయతే నాద్యా ఆద్యా ప్రజాపతే ప్రజాపతే రక్షి ప్రజాపతేరజిత్ ప్రజాపతే అక్ష్యశ్వేద్ అశ్వేత్తత్ తత్పరా పరావదత్ అవదత్తత్ తద్విగంగతం విగంగతం ప్ర విగంగతమిది విగంగతం ప్రావిశత్ అవిషద్దత్ తద్విగంగతే విగంగతేన విగంగత ఇది విగంగతే నారమత అరమతత్ తద్యమం యమం ప్ర ప్రావిశత్ అవిషత్తత్ తద్యవే యవేరమత అరమతత్ తద్యవస్ యవస్యవత్వం యవత్వం యత్ యవత్వమితి యవాద్వం యద్వైగంగతం వైగంగతం మంథిపాత్రం మంథిపాత్రం భవతి మంథిపాత్రమితి మంథిపాత్రం భవతి సత్తుభిః సక్తుభిః శ్రేణాది సక్తుభిరితి సత్తుభిః శ్రేణాది ప్రజాపతే ప్రజాపతేరేవ ప్రజాపతేరజి ప్రజాపతే ఏవతత్ తచ్చక్షు చక్షుస్రం సంభరతి భరతి బ్రహ్మవాదినః బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదినః వదంతి కస్మాత్ కస్మాత్ సత్యాత్ సత్యాన్మంథిపాత్రం మంథిపాత్రకం సద మంథిపాత్రమితి మంథిపాత్రం సదో నాశ్రుతే అశ్రుతైతి ఇత్యార్తపాత్రం ఆర్తపాత్రకం హి ఆర్తపాత్రమిత్యార్తపాత్రం ఇది ఇది బ్రూయాత్ బ్రూయాద్యత్ యదశ్నవీత అశ్నవీతాంధ అంధోధ్వర్యు అధ్వర్యు స్యాత్ స్యాదార్తిం ఆర్తిమా ఆర్క్షేత్ ఇచ్చేద్స్మాత్ తస్మాన్న నాశ్నుతే అశ్నుత ఇత్యశ్నుతే దేవా వై వయ్యత్ యజ్ఞే యజ్ఞే కుర్వత అకుర్వత తదసురా అసురా అకుర్వత అకుర్వతతే ఏ దేవా దేవా ఆగ్రయణాగ్రాన్ ఆగ్రయణాగ్రాన్గ్రహాన్ ఆగ్రయణాగ్రానిత్యాగ్రయణాగ్రాన్ గ్రహాన్ అపశ్యన్ అవశ్యం తాన్ తాన గృహత అగృహత తో వై వైతే తేగ్రం అగ్రం పరి పర్యాయన్ ఆయనయ్యం ఏం విదుష విదుష ఆగ్రయణాగ్రా ఆగ్రయణాగ్రాగ్రహా ఆగ్రయణాగ్రాగ్రయణాగ్రహ గ్రహ దృశ్యంతే దృశ్యంతే గ్రం అగ్రమే సమానానా సమానానాం పరి పర్యేది ఏది రుగ్ణవత్యా రుగ్ణవత్యర్చ రుగ్ణవత్యేది రుగ్ణవత్యా రుచా భ్రాతృవ్యవత భ్రాతృవ్యవతో గృహేయాద్ భ్రాతృవ్యవత ఇది భ్రాతృవ్యావత గృహేయాద్భ్రాతృవ్యస్యైవ ఏవ రుక్వా రుక్వా గ్రం అగ్రహం సమానానాం సమానానాం పరి పర్యేది ఏది ఏ దేవా దేవాదివి దివ్యేకాదశ ఏకాదశాస్థ స్థేతి ఇత్యాహ ఆహైతావతీ ఏతావతీర్వై వై దేవతాః దేవతాస్తాభ్యః తాభ్యరేవ ఏవైనం ఏనకం సర్వాభ్యః సర్వాభ్యో గృహ్ణాది గృహ్ణాద్యేషః ఏషతే ఏయోనిః యోనిర్విశ్వేభ్యః విశ్వేభ్యస్త్వా త్వా దేవేభ్యః దేవేభ్యైలి ఇత్యాహ ఆహ వైశ్వదేవః వైశ్వదేవో హి వైశ్వదేవైతి వైశ్వదేవ ఏష దేవతయా దేవతయా వాగ్ వాగ్వై వై దేభ్యేభ్యోప అపాక్రామద్ అక్రామద్జ్ఞాయ యజ్ఞాయాతిష్టమానా అతిష్టమానా దేవా వాచి వాచ్యవక్రాంద్రాయా అవక్రాంద్రాయాం తూష్ణీం అవక్రాంద్రాయామిత్యపక్రాంద్రాయాం తూష్ణీం గ్రహాన్ గ్రహాన్ గృహర గృహత సామన్యత అమన్యత వాగ్ వాగంత అంతర్యంతి ఇంది వై వైమా మేతి సాగ్రయణం ఆగ్రయణం ప్రతి ప్రత్యా ఆగచ్చత్ అగచ్చత్త ఆగ్రయణ్రయణ్రయణ్రయణ్వం తస్మాత్ ఆగ్రయణ్రయణ్వం తస్మాదాగ్రయణే ఆగ్రయణే వాగ్ వాగ్వి విసృజ్యతే సృజ్యతేత్ోష్ణీ తోష్ణీం పూర్వే పూర్వే గ్రహా గ్రహా గృహ్యే గృహ్యే యథాత్సారీ సారీయతి ఇయతి మే మాఘ ఆఖయతి ఇయతి నాప అపరాత్స్యామి రాత్స్యామీతి ఇత్యుపావసృజతి ఉపావసృజత్యేవం ఉపావసృజతి ఇత్యుపావసృజతి ఏవమేవ తదద్ధర్యుః అధ్వర్యురాగ్రయణం ఆగ్రయణం గృహీత్వా గృహీత్వా యజ్ఞం యజ్ఞమారభ్య ఆరభ్య వాచం ఆరభ్యేద్యారభ్య వాచం వి విసృజతే సృజతేత్రిః త్రిర్హిం హింకరోతి పరోగ్రాతూన్ ఉద్ఘాతూనేవ ఉద్ఘాతూనిర్ఘాతూన్ ఏమద్రుణీతే ప్రణీతే ప్రజాపతి ప్రజాపతిర్వై ప్రజాపతి ప్రజాపతి ఆయేషాగ్రయణ ఆగ్రయణో యద్రయణం ఆగ్రయణం గృహీత్వా గృహీత్వా హింకరోతి హింకరోతి ప్రజాపతి హింకరోతి హింకరోతి ప్రజాపతిరేవ ప్రజాపతి ప్రజాపతి ఏవ్రజా ప్రజా అభి ప్రజా ప్రజా అభిజిఘ్రతి జిఘ్రతి తస్మాత్ తస్మాద్వత్సం వత్సం జాతం జాతం గౌ గౌరభి అభిజిఘ్రతి నిఘ్రద్యాత్మా ఆత్మా వై వా ఏష యజ్ఞస్య యజ్ఞస్యేద యదాగ్రయణ ఆగ్రయణ సవనే సవనే సవనే సవనేభి సవనే సవనైతి సవనే సవనే అభిగృహాది గృహాత్యాత్మన్ ఆత్మన్నేవ ఏ యజ్ఞం యజ్ఞపుంసం సంతనోతి తనోత్యుపరిష్టాద్ ఉపరిష్టాదా ఆనయతి నయతి రేత రేత తద్ధాది ధాధస్తాత్ అధస్తాదుప ఉపగృహాది గృహాది ప్రజనయతి నయత్యేవ ఏవద తద్బ్రహ్మవాదిన బ్రహ్మవాదినో వదంది బ్రహ్మవాదినైతి బ్రహ్మవాదిన వదంది కస్మాత్ కస్మాత్ సత్యాత్ సత్యాద్గాయత్రీ గాయత్రీ కనిష్టా కనిష్టా ఛందసా ఛందసాగుంసతి సతీ సర్వాణి సర్వాణి సవనాని సవనాని వహతి వహతీతి ఇత్యేష వై వై గాయత్రియై ఆయత్రియై వత్స వత్సో యత్ యదాగ్రయణ ఆగ్రయణస్తం తమేవ ఏవ తదభినివర్తం అభినివర్తకం సర్వాణి అభినివర్తమిత్యభినివర్తం సర్వాణి సవనాని సవనాని వహతి వహతి తస్మాత్ తస్మాత్ వత్సం వత్సమపాగతం అపాగతం గౌ అపాగతమిత్యపాగతం గౌరభి అభిని నివర్తతే వర్ధతైతి వర్ధతే. ఓ షష్ఠకాండే చతుర్థ ప్రశ్న సమాప్తః.